పుట్టినరోజు పండుగ మా స్వామీజీ, పుట్టినరోజు పండుగ, పుట్టినరోజు పండుగ, పూర్ణానంద స్వామి పుట్టినరోజు పండుగ. పుట్టినరోజున పట్టెడు పూలు చెట్టు చెట్టున నవ్వాయి, పూల నవ్వులే వేళ్ళ విరియుచు జగతికి వన్నెలు తెచ్చాయి. పుట్టిన రోజు పండుగ మా స్వామీజీ, పుట్టినరోజు పండుగ. బంగారు నుదుటను చిరుమొంగురులు చిదిమిన పాల్గారు మొగ్గ బుగ్గలు, బుగ్గల దూసిన బోసిన ఊలు పెట్టని దీపాల కళకళలు. పుట్టినరోజు పండుగ మా స్వామీజీ, పుట్టినరోజు పండుగ. రోజు రోజు పండుగ మా స్వామి పుట్టినరోజే, బాజాల పండుగ రోజు రోజు పండుగ. మా స్వామి పుట్టినరోజే బాజాల పండుగ, పండుగ పేరంటానికి భక్తులందరూ వచ్చారు. వాడవాడలా వెలసిన దేవుల దీవెనలందుకు వెళ్ళారు. పుట్టినరోజు పండుగ పూర్ణానంద స్వామి పుట్టినరోజు పండుగ, మా స్వామీజీ పుట్టినరోజు పండుగ.